Book 2 93 93 الجمل التابعة باستعمال إن كان ما إذا كان سهايك وبواكيالو وكويلا لا أدري إن كان يحبني ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలియదు. లా అద్రి ఇన్ కాన సయఊద్. ఆయన వెనక్కి వస్తారో రారో నాకు తెలియదు. లా అద్రి ఇన్ కాన సయఖ్బిరుని. ఆయన నాకు ఫోన్ చేస్తారో లేదో నాకు తెలియదు. ఇన్ కాన హఖన్ యుహిబ్బుని. ఆయన నన్ను ప్రేమించడం లేదేమో. إن كان حقاً سيعود؟ آينا بنكي راريمو إن كان حقاً سيخابرني؟ آينا ناكو فون چيريمو إني أتساءل ما إذا كان يفكر فيه آينا ناغورينچي آلو چستنطارا؟ إني أتساءل ما اذا كان لديه واحده اخرى عينكي ఇంకొకరు ఉండుంటారా اني اتساءل ما اذا كان يكذب عين అబద్ధం చెప్తున్నారా ما اذا كان يفكر في حقا عين నా గురించి ఆలోచిస్తున్నారేమో ما اذا كان لديه واحده اخرى ఆయనకి ఇంకొకరున్నారేమో మా ఇదా కాన్ హఖన్ యఖూల్ అల్ హఖీఖా ఆయన నాకు నిజం చెప్తున్నారేమో ఇన్ని అషక్ మా ఇదా కాన యురీదుని ఫఅలన్ ఆయన నిజంగా నన్ను ఇష్టపడుతున్నారా అని నాకు అనుమానంగా ఉంది ఇన్ని అషక్ మా ఇదా కాన సయక్తుబ్ లీ ఆయన నాకు వ్రాస్తారా అని అనుమానంగా ఉంది ఇన్ని అషక్ మా ఇదా కాన సయతజవజని ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారా అని నాకు అనుమానంగా ఉంది మా ఇదా కాన హఖన్ యురీదుని ఆయన నన్ను నిజంగా ఇష్టపడుతున్నారా మా ఇదా కాన హఖన్ సయక్తుబ్ లి ఆయన నాకు రాస్తారా మా ఇదా కాన హఖన్ సయతజవజని ఆయన నన్ను పెళ్లి చేసుకుంటారా